నీళ్లు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది, సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది, చాకిరీలనైనా మజా మజా వడీలు చేసి పాడు సోలం, ఇక ఆడి చెవి జోడి సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే